19 వైరాగ్యపు వెర్రితలలు. వశిష్ఠుడు, రామ, వైరాగ్యం గురించి ఇంత గొప్పగా చెప్పాం కనుక భార్యాపుత్రాదులను బుడుంగున వదిలిపెట్టేయడమే కర్తవ్యమని సాధకుడు భావించరాదు. ప్రయాణం చేసేవాడు బరువు ఎక్కువైపోయి పనికొచ్చే వస్తువులను గూడా పక్కన పారవేసి ఆ తరువాత ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందువల్ల సాధకుడు తన ఆయసర్వ్ 33 భార్యాపుత్రాదులను తన సాధనకు అడ్డంగానే ఉన్నా వాళ్లవల్ల తనకు కొంత ప్రయోజనం లభిస్తున్నంతవరకు వాళ్లను విడిచిపెట్టకూడదు. పైగా యథాశక్తి యథాకాల ముపచర్యంతా ఏవచ్చ ని ఊ సర్గా 48 స్లో 4 తన శక్తి మేరకు వాళ్లకు ఏ సమయానికి చేయాల్సిన ఉపచారాలను ఆ సమయానికి చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నా మనస్సుతో ఆ భోగాలను అనుభవించరాదు. సంసార వ్యవహారాదులలో ఉన్నప్పుడు కూడా ఈ సందులోనే ఎక్కడైనా బ్రహ్మవేత్త దొరుకుతాడా, లేకపోతే సాక్షాత్తుగా ఆత్మానుసంధానమే కుదురుతుందా అని అన్వేషిస్తూ ఉండాలి. ఇలా ఉండేవాడికి క్రమంగా పరమపదం అందుతుంది, భేదభావం నశిస్తుంది, స్థితప్రజ్ఞత చిక్కుతుంది. ఇలాంటి పరిస్థితి రావాలంటే ఆ పరమేశ్వరుణ్ణి రాత్రింబవళ్ళు పరమభక్తితో సేవించాలి. శ్రీరాముడు, మధ్యలో ఈ పరమేశ్వరుడెవరండి? వశిష్ఠుడు, ఆయన ఎక్కడో దూరంగా లేడు, దుర్లభుడు కాదు, నీ ఆత్మే ఆ పరమేశ్వరుడు. ప్రపంచం అంతా అతని ఆధీనంలోనే ఉంది. నాణ్యతోస్తి ద్రష్ట ఆయన్ను మించి వేరే చూసేవాడుగాని, వినేవాడుగాని, ఆలోచించేవాడుగాని, అనుభవించేవాడుగాని లేడు అని వేదమే స్వయంగా చెబుతోంది గదా. కనుక ఆ రకమైన ఆత్మేశ్వరుణ్ణి ఆరాధించాలి. అప్పుడాయన అనుగ్రహించి మన దగ్గరకొక దూతను పంపుతాడు. శ్రీరాముడు, నా ఆత్మేశ్వరుడు నా దగ్గరకు దూతను పంపడమేమిటండి? ఇంతకు ఎవరా దూత? వశిష్ఠుడు, వివేకమే ఆ దూత. ఈ దూత ద్వారానే పరమేశ్వరుడు సాధకుడికి జ్ఞానబోధ చేస్తాడు. ఆ జ్ఞానం ద్వారా తను అతనికి అందుతాడు. అలా అందే పరమేశ్వరుడి పేరు ప్రణవం. ఆయన ఆకారం విరాట్, రూపం కనుక రామ. సాధకుడు ఇలాంటి పరమేశ్వరుణ్ణి ఉపాసించాలి. పూర్వజన్మలలో ఇష్టదేవతారాధనలు చేయగా చేయగా ఆయా దేవతల అనుగ్రహాలు కలిసి రాగా రాగా చివరికి ఒక జన్మలో ఇలా ఆత్మేశ్వరోపాసనం చేసే స్థితి లభిస్తుంది. S48 ఈ ఉపాసన వల్ల వాసనారహిత స్థితి లభిస్తుంది. దానివల్ల స్థితప్రజ్ఞత నిలదొక్కుంటుంది. దానివల్ల ఆ వ్యక్తి హృదయానికి ఒక గొప్పతనము, ఒక ఉదారత లభిస్తాయి. దానివల్ల స్వర్గలోక సంపదలు కూడా అతనిని చలింపజేయజాలని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి స్థితినే వాసనాక్షయమని, మనోనాశమని, అమనస్క స్థితి అని అంటారు. ఇది సప్తమ భూమికలో అందుతుంది. ఈ భూమిక ఒకసారి అందితే ఇక చెడిపోదు. దీనిని అందుకున్నవాడు నిత్యము తురియ స్థితిలో ఉంటాడు గనుక అందరికీ ఉండే అవస్థాత్రయం వాడికి ఉండదు. అలాంటివాడు బయటివారి దృష్టిలో జాగ్రత్తవస్థలో ఉన్నప్పటికీ తన దృష్టిలో మాత్రం సన్మాత్ర స్వరూపుడిగానే ఉంటాడు. శ్రీరాముడు ఇక్కడ మనస్సు కూడా లయించిపోయిందని చెప్పడం కంటే చిద్రూపుడైన ఆత్మకే చిత్తం ఉందని, దానిలో చైతన్యం సులభంగా అభివ్యక్తం అవుతుందని చెబితే బాగుంటుందేమో. ఎందుకంటే అసలు చిత్తమనేదే లేకపోతే చైతన్యం అభివ్యక్తమయ్యేదెలా? వశిష్ఠుడు, జీవుడు కొంతసేపు జడ స్వభావంలో ఉన్నమాట నిజమైతే ఆ దశలో చైతన్యం కప్పివేయబడిందని, జీవుడికి జ్ఞానం కలిగి జడత్వం తొలగిపోయాక మళ్లీ చైతన్యం అభివ్యక్తమైందని చెప్పవచ్చు. అలా అభివ్యక్తం కావడానికి చిత్తం అనేది ఒకటి అవసరం కావచ్చు. కాని పరిస్థితి అలా లేదే. జీవుడు యథార్థ స్థితిలో ఎల్లవేళలా చిత్ స్వరూపంగానే ఉన్నాడు. అందువల్ల నువ్వు అనుకున్నట్లుగా ఆత్మకే చిత్తం ఉండవలసిన అవసరం లేదు. ఆయసర్ 34 శ్రీరాముడు, జీవుడు ఎల్లవేళలా చిదేక స్వరూపుడే అయితే అందరికీ ఆ అనుభూతి ఎందుకు కలగడం లేదు? వశిష్ఠుడు, దానికి కారణం అజ్ఞదశలో జీవుడికి సంక్రమించిన చిత్తమే. అది చంచల స్వభావం కలదై పరమాత్మ స్వరూపాన్ని విడిచిపెట్టి ఇతర విషయాల మీద లగ్నం కావడం చేత జీవుడికి ఆ అనుభూతి లభించడం లేదు. అందుకనే శాస్త్రోపదేశాలన్నీ మళ్లీ అలాంటి అనుభూతిని పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. దానికోసం ఆ శాస్త్రాలు ఒక అభ్యాస క్రమాన్ని నిర్దేశించాయి. జీవుడి యొక్క వాసనా సమూహం మనస్సుగా రూపొంది వాడికి రాగద్వేషాలు అంటగట్టి తత్ఫలితంగా వాడిని పైలోకాలకు క్రింది లోకాలకు తిప్పుతూ ఉంటుంది గనుక ఈ వాసనా పంజరాన్ని జీవుడి యొక్క ఆతివాహిక దేహం అనవచ్చు. అతివహనం అనగా మీద వేసుకుని తిప్పటం. ఆ పనిచేసేది ఆతివాహికం. మొదట ఈ ఆతివాహిక దేహాన్ని గుర్తించాలి. ఇది జీవుడికి శరీరంగా ఉంటోందని అతివహనం చేస్తోందని గుర్తించాలి. ఆ గుర్తింపు వల్ల దీని యొక్క అసత్యత్వం బయటపడుతుంది. అప్పుడు దానిని మెల్లగా బ్రహ్మత్వంలోకి తీసుకురావాలి. ఈ ప్రక్రియలో తత్వమసి మొదలైన మహావాక్యాలను అనుసంధానం చెయ్యాలి. దీనికోసం సాధకుడు విశ్వజిద్యాగం చేయాలి. శ్రీరాముడు అదేమిటి, విశ్వజిత్ అనేది రాజులు చేసే యాగం కదా. దిగ్విజయం చేసి ఇతర రాజులనందరను ఓడించిన చక్రవర్తి తాను సంపాదించిన సంపదలన్నిటినీ కలిపి కట్టుబట్టలతో సహా నిలువు దోపిడిగా ఋత్విక్కులకు దక్షిణగా ఇచ్చేసి తాను ఏమీ లేని పేదవాడిగా మిగిలిపోయే యాగాన్ని విశ్వజిద్యాగం అంటున్నారు. ఇలాంటి మహాయాగాన్ని సామాన్య సాధకులు ఎలా చేయగలరు? వశిష్ఠుడు ఎందుకు చేయలేడయ్యా? ప్రతి జీవుడు తనకు చేతనైనంతవరకు నాలుగు దిక్కులకు ప్రసరించి మనోరాజ్యాన్ని సంపాదించుకుంటూనే ఉన్నాడు. జ్ఞానవాన్ జ్ఞానయజ్ఞస్థో ధ్యానయుపం విరోపయన్ ఆయి జగద్విజిత్య జయతి సర్వత్యాగైక దక్షిణహాని ఉస 49 శ్లో 42. ఇప్పుడు జ్ఞానవంతుడై జ్ఞానయజ్ఞాన్ని ఆశ్రయించి ధ్యానమనే యూపస్తంభాన్ని పాతి ఈ జగత్తు మొత్తాన్ని తత్వజ్ఞానంతో గెలిచి సర్వత్యాగమే దక్షిణ స్వరూపంగా గల విశ్వజిత్ యాగాన్ని ఏ జీవియైనా ఆచరించవచ్చు. యజ్ఞదీక్షలో యజ్ఞాంగంగా ఒక స్తంభాన్ని పాతుతారు. దాని పేరే యూపస్తంభం కనకరామ. ప్రతి సాధకుడు జ్ఞానబలంతో విశ్వజిద్యాగం చేయాలి. ఇలాంటి మహత్వం వాసనారహితులైన మహనీయులకు అనాయాసంగా సిద్ధిస్తుంది.